మూడు. తృతీయ వల్లి అజ్ఞానవాన్ విజ్ఞానవాన్. జీవాత్మ పరమాత్మ. శ్రీ యమధర్మరాజు ఓ నచికేత, ఒకటి, సర్వజీవుల హృదయ గుహలో వసించే బ్రహ్మము లేక ఆత్మ, ది అబ్సొల్యూట్ సెల్ఫ్. రెండు, లోకంలో ప్రవేశించి జీవుడు అని పిలువబడుతూ సుకృత దుష్కృత ఫలములను తనవిగా అనుభవించే ఆత్మ యొక్క ప్రాపంచిక స్వరూపము, ది ఇన్సిడెంటల్ సెల్ఫ్. ఈ రెండు కూడా ఎట్టివి? ఎట్టివో చెప్పుచున్నాను, విను. ఆత్మ వస్తువు వంటిదితే జీవుడు అద్దాని నీడ వంటిది. ఆత్మ స్వప్న సాక్షి, స్వప్నమునకు అప్రమేయుడు అగు కేవల సాక్షి. జీవుడో స్వప్నములోని అనుభవి సంచారి, ఆత్మ కథారచయిత. జీవుడు అట్టి రచనలోనే ఒక పాత్ర, రోల్ అని బ్రహ్మవిధులు పలుకుచున్నారు. వాస్తవానికి ఈ దృశ్య జగత్తులో సుఖ దుఃఖ కర్మ కర్మఫల ప్రాంగణంలో సంచరిస్తున్న జీవుని స్వస్వరూపం స్వప్నద్రష్ట స్వరూపం స్వప్నానికి అప్రమేయమే అయినట్లు దృశ్యమునకు సర్వదా అప్రమేయమే అయి ఉన్నది. ఆత్మ యొక్క నీడ మాత్రమే ఈ జీవుడు, ఆత్మ యొక్క అంశ అగు ఈ జీవుని రూపం బాహ్యరూపంగా దృశ్య జగత్తులో సంచరిస్తోంది. ఆత్మగా నేను, జీవుడుగా నేను. సర్వాత్మకము వ్యష్టాత్మకము. ఆత్మస్వరూపం సహజం, సమస్తమును కదిలించునది, జీవుడు అనునది ఆరోపితం. సందర్భములలో పరిమితమే కనిపించు చేతన రూపము, కదలుచున్న రూపము. ఆత్మ నాటకమునకు అప్రమేయమైన నటుని వ్యక్తిగత రూపం, జీవుడు ఒక నాటకంలోని నటుని పాత్ర. ఆత్మ కర్మరహితము, నిత్య నిర్మలము. పూర్వ తత్పూర్వ వాసన చోదితమైన జన్మకర్మ విభాగములకు భోక్త ఈ జీవుడు. అయితే ఈ జీవుడు వాస్తవానికి ఆత్మస్వరూపుడే. ఒక నాటకంలోని పాత్రలాగానే జీవాత్మకు వేరైన స్వతంత్రమైన ఉనికి లేదు. పంచాగ్నుల రూపముతో పోల్చతగు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ పంచకోశములకు ఆవల హృదయ కుహరంలోనే ఆత్మ యథాతథంగా సర్వదా వేంచేసియేయున్నది. ఆత్మ యొక్క భావన మాత్రమే జగదనుభవం. నీవు నా వద్ద నేర్చిన త్రినాచికేతాది సుకృతముల ఫలం ప్రాపంచకమైన స్వర్గాదులు మాత్రమే. హృదయ గుహలో గల ఆత్మను అంతటా అన్నిటా అన్నీగా దర్శించువాడు, ఆత్మ యొక్క తేజస్సును గ్రహించువాడు ఆత్మదర్శి అగుచున్నాడు. అట్టి పరమ పదార్థము సెపరేట్ అన్అఫెక్టెడ్లీ ప్లేస్డ్ అగు ఆత్మ యొక్క చమత్కారమే ఈ దృశ్యము యొక్క ప్రదర్శనము. అది సర్వ అంతర్గతము అని గ్రహించు దృష్టి కలవాడు నేను జీవుడను అనే భ్రమను అధిగమించి వేస్తున్నాడు. అప్పుడతడు స్వస్వరూపముగా భాసిస్తున్నాడు. అట్టి ఆత్మ సందర్శనము సర్వ కోరికలకు ఆవలిగట్టు. ఈ దృశ్యమును అధిగమించాలనే ఆశయము కలవారికి కూడా భూప్రపంచంలోని యజ్ఞయాగాది ఆయా సర్వకర్మలు వంతెన వంటివి అగుచున్నాయి. అయితే బ్రహ్మలోకం వరకు అన్యము రూపంగా పొందేవన్నీ మిథ్యయే. ఆత్మ సందర్శన అభ్యాసమే అన్నింటికీ పరమైన స్థానం. అదియే అభయస్థితి. అట్టి స్థితికి ఆయా ప్రాపంచిక శాస్త్ర విహిత విధి విధానములు సహకరించగలవు. అనిత్యమగు వస్తువులను ఉపయోగించి నిత్యమగు ఆత్మతత్వము ఎవరైనా తప్పక పొందవచ్చునని నా అభిప్రాయం. అట్టి ఆత్మ సందర్శనం ఏ విధంగా పొందవచ్చునో సంజ్ఞాపూర్వకంగా దృష్టాంతంగా చెబుతాను, విను. ఒక మహారాజు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ఒక ప్రదేశానికి వెళ్లదలచి ఒక రథం అధిరోహించారనుకో. ఆత్మ జీవాత్మ రథికుడు, ద వన్ హూ ఇస్ ఓనర్ ఆఫ్ చారియట్ వీకల్ అని భావించు. ఈ శరీరము జీవాత్మ అధిరోహించినట్టి రథం. ఈ ఇంద్రియాలు ఈ శరీర రథానికి పూంచబడిన గుగ్గాలు. మనస్సు ఆ గుగ్గాల ముక్కుకు మెడకు తగిలించే కళ్ళెములు. బుద్ధి రథసారథి. ఇంద్రియ విషయాల నట్టి శబ్దస్పర్శ రూప రస గంధములు దృశ్య విషయములు వ్యవహారాలు ఆ గుడ్లములను ఆకర్షిస్తున్న మార్గమునకు ప్రక్కగా గల గడ్డిపరకలు. ఆత్మ ఇంద్రియ మనస్సులతో కూడుకున్నదే ఈ విషయాలను అనుభవిస్తోంది. ఇప్పుడిక యస్తు అజ్ఞాన్వాన్ భవతి దీర్ఘ ప్రయాణికుడగు ఆ మహారాజు లేక రథికుడు, ఆహా, నా గుగ్గాలు రహదారికి ప్రక్కగా ఉండే గడ్డి పరకలంటే ఇష్టపడుతున్నాయి, తిననిద్దాము. అందుకు అవసరమైతే రథమును రహదారి నుండి మళ్లించి ఈ గుగ్గాలు కోరుకునే గడ్డి పరకల వైపుగా నడిపిస్తాను. అప్పుడు గుగ్గాలు గడ్డి తిని ఆనందిస్తాయి కదా అని తలచి తాను అత్యవసరంగా వెళ్లవలసిన ప్రదేశమునకు ప్రయాణమును విరమించి రథాన్ని వెళ్లవలసి ఉన్న మార్గం నుండి రహదారి ప్రక్కకి నడిపిస్తే అది సముచితమేనా? కాదు కదా. ఈ మానవులు ఇంద్రియ విషయములను పొందటమే ఆశయంగా కలిగియుండి జీవితమనే అవకాశాన్ని వెచ్చించటం అటువంటిది. గుగ్గాలకు పూంచిన కళ్ళాలు పట్టులేనివితే పస క్రాన గట్టితనము లేని పీచుతో కూడిన త్రాళ్లతో తయారైనవైతే అప్పుడు ఆ బలహీనమైన కళ్ళాలు గుడ్డాలను అదుపులో ఉంచలేవు కదా. అందుచేత రథికుడు లేక ఆ మహారాజు ప్రయాణించాలనుకుంటున్న మార్గం నుండి ప్రక్క త్రోవపట్టి ఆ గుగ్గాలు త్రోవకు ప్రక్కగా గల గడ్డి పోచల వెపుకు రథాన్ని త్రోసుకుపోవడం జరగగలదు కదా. సారథి తన యజమానికి ఏది శుభాశయమో అది మరచిపోయి ఆ గుగ్గాలను అదుపులో పెట్టవలసింది పోయి గుగ్గాల ఆకర్షణకు అనుకూలంగా రథాన్ని త్రోలుకుపోవటం జరిగితే రథికుడు తను వెళ్లవలసిన మార్గమును ఏమరచి గుగ్గాల ఉద్దేశ్యమునే అనుకరిస్తే అప్పుడు ఆ ప్రయాణం సరిగా కొనసాగుతుందా? లేదు. అట్లాగే రథికుడు ది ఓనర్ ఆఫ్ చారియట్ అయిన ఈ దేహి అజ్ఞాని అయి అది అలుసుగా చూచుకుని సారథి అయిన బుద్ధి చంచలమైన చేతులు కలవాడే, మనస్సు అనే కళ్ళెమును చేతులతో గట్టిగా పట్టుకోకుండా మనస్సు అనే కళ్ళెములు ఇంద్రియములు అనే గుగ్గలములను అదుపులో ఉంచే గట్టితనము సదభ్యాసము లేనివే ఉంటే ఇక ఆ రథం అనే శరీరము లేక జీవుని యొక్క ప్రయాణం వెళ్ళుచున్న మార్గము అల్పమైన ఆశయముల వెపే అగుచున్నది. రథికుని ప్రయాణం ఆనందం అనే స్థానానికి కాకుండా దుర్భకము వేదన అజ్ఞానము దురాశయము దురభిరుచులు అనే దుష్టస్థానానికి ప్రయాణం కొనసాగుతోంది. దుష్ట గుగ్గాలు సారథి యొక్క అదుపు తప్పుచున్నట్లుగా ఇంద్రియాలు బుద్ధి యొక్క అదుపు తప్పుచున్నాయి. అట్లా కాకుండా యస్తు విజ్ఞానవాన్ భవతి ఎప్పుడైతే ఈ జీవుని యొక్క బుద్ధి విజ్ఞానముతో కూడుకునినదే ఉంటుందో మనస్సు సాధనాబలం సమకూర్చుకుంటూ ఉంటుందో ఎల్లప్పుడూ ఇంద్రియములు వశంలో ఉండి ప్రవర్తిస్తూ ఉంటాయో అటువంటి జీవుని జీవిత ప్రయాణం ఈ సంసార మహారణ్యాన్ని దాటించివేసేవిగా ఉండగలుగుతోంది. ఆ గుడ్డాలు ఆ రథాన్ని వెళ్లవలసిన వెపుగా తీసుకుపోతున్నాయి. అవ్యాజము స్వాభావికము అగు ఆత్మానందము వెపుగా ఈ జీవుడు సుఖ ప్రయాణము కొనసాగించగలడు. ఓ నచికేత, మరల చెప్పుచున్నాను విను. ఏ జీవుడితే అజ్ఞానములోనే ఉంటూ అపవిత్రమైన మనస్సుతో అశుచి అయిన ఆశయములు భావములు కార్యక్రమములు ప్రవర్తనలు వదలడో అట్టివాడు తత్ అని చెప్పబడే పరమాత్మానంద స్థానం చేరలేడు. సర్వము ఆత్మగా దర్శించటం అనే తత్పదం సంపాదించుకోనేలేడు. అట్టివాడు ఈ సంసారారణ్యంలోనే పరిభ్రమిస్తూ ఈ దృశ్యములోని ఆయా విశేషములే ఆశిస్తూ దురాశ నిస్పృహ వేదన రోదనలకు లోనవుతూ ఒక దుఃఖం నుండి మరొక దుఃఖానికి ఫ్రమ్ వన్ గ్రూప్ ఆఫ్ వరీస్ టు అనదర్ గ్రూప్ ఆఫ్ వరీస్ ప్రయాణిస్తూనే ఉంటాడు. అంతే విజ్ఞాన సారథ యస్తు. ఏ జీవుడితే విజ్ఞానము సారథిగా కలిగినవాడే పెద్దలు శాస్త్రములు బోధించే మార్గములను అనుసరిస్తూ పవిత్రమైన ఆశయములు భావములు ఉద్దేశ్యములు కలిగి ఉన్న మనస్సు పెంపొందించుకుంటూ ఉంటాడో, అప్పుడు ఆ జీవుని ప్రయాణం విష్ణుపదం అనే పరమపదం లేక సాయుజ్యం అనే స్థానం చేరుతుంది. సర్వము విష్ణుమయం, పరమాత్మయే ఈ సర్వజీవులు దృశ్యముగా నాకు అనిపిస్తున్నారు అను నిశ్చలమైన దృష్టిని, దృఢ నిత్యానుభవమును సంపాదించుకుంటున్నాడు. ఓ నచికేత, ఈ జీవుడు అనబడే బాటసారి వెళ్లవలసిన స్థానం ఈ సమస్తము సర్వదా విష్ణుమయమే, విష్ణురూపమే అని దర్శించగలిగే స్థితియే సుమ. అంతేగాని ఇంద్రియ విషయముల వెంట, దృశ్య పరిమిత వ్యవహారముల వెంట పరుగులు తీయటం, అనేక భేదములను బుద్ధియందు కొనసాగించటము కానే కాదు. ఏమాత్రమూ కాదు. ఇంద్రియేభ్యః పరాహి అర్ధాః ఎక్స్పీరియన్సింగ్ ఫ్యాకల్టీ. ఈ ఇంద్రియములు గొప్పవే. అయితే ఈ చెవులు, చర్మము, కళ్ళు, నాలుక, ముక్కు అనబడే పంచేంద్రియముల కంటే కూడా వినటం, స్పర్శానుభవం, రూపదర్శనము, రుచి ఆస్వాదించటం, వాసన చూడటం అనబడే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, ఇంద్రియార్థాలు ఇంకా గొప్పవి. ఇంద్రియాలు ఉపయోగించినప్పుడు కూడా స్వప్నంలో వినటం, స్పర్శ, రూపము, రుచి, వాసన అనే అనుభవాలు ఈ జీవుడు పొందుచున్నాడు కదా. అందుచేత ఇంద్రియముల కంటే ఇంద్రియార్థములు గొప్పవి. ఇంద్రియార్థాలకు ఇంద్రియములు ఉపకరణములు అయి ఉన్నాయి. అనగా చెవుల కంటే వినికిడి గొప్పది. వినికిడికి చెవులు ఉపకరణములు. చర్మము కంటే స్పర్శానుభవం గొప్పది. స్పర్శకు చర్మము ఉపకరణము. కంటి కంటే చూపు గొప్పది. చూపుకు కనులు ఉపకరణములు. నాలుక కంటే రుచి గొప్పది. రుచికి నాలుక ఉపకరణము. ముక్కు కంటే వాసనానుభవం గొప్పది. వాసనకు ముక్కు ఉపకరణము. అట్టి వినికిడి మొదలైన పంచతన్మాత్రలు దేహికి సంబంధించిన అర్థములు. అంతేగాని దేహమునకు పరిమితమైనవి కావు. అర్ధేభ్యశ్చ పరం మనః, థింకింగ్ ఫ్యాకల్టీ. శబ్దస్పర్శరూపరస్గంధాలనబడే ఇంద్రియానుభవాలు, ఇంద్రియార్థాలు గొప్పవే. అయితే అంతకన్నా కూడా అవన్నీ తన అనుభవాలుగా పొందే మననమే రూపముగా గల మనస్సు ఉన్నతమైనది. ఇంద్రియార్థాలు మనస్సుకు ఉపకరణాలు. ఒక ఉపకరణం కంటే వాటిని ఉపయోగించేవాడు ఏ విధంగా అధికుడో, ఇంద్రియార్థాల కంటే ఆలోచన, అనుభవం, అనుభూతి మొదలైన వాటితో నిర్మించబడే మనస్సు మరింత ఎత్తైన స్థానంలో ఉన్నది. మనస్సును అనుసరించే ఇంద్రియార్థాలు అనుభవించబడుచున్నాయి. కళ్ళు తెరిచి ఉండవచ్చు, కాని ధ్యాస ఎక్కడో ఉంటే ఆ కనబడేవి అనుభవించబడవు కదా. కనుక ఇంద్రియార్థముల కంటే మనస్సు మహత్తరమైనది. మనసస్తు పరాబుద్ధేన డిస్క్రిమినేటింగ్ ఫ్యాకల్టీ. మనస్సుకు ఆవల, విచక్షణ అనే జ్ఞానం లేక బుద్ధి ఉన్నది. అది ఇది ఆలోచిద్దాం, ఇది ఆలోచించటం మానివేద్దాం అనేది నిర్ణయిస్తూ ఉంటుంది. కనుక మనస్సు కంటే బుద్ధి ఉత్కృష్టమైనది. బుద్ధికి మనస్సు ఉపకరణము. బుద్ధేన ఆత్మ మహాన్ పరః, ఇండివిడ్యువల్ యూనిట్ ఆఫ్ సెల్ఫ్. ఉచిత అనుచిత విచక్షణ రూపమగు బుద్ధి కంటే జీవాత్మ వ్యష్టిత్వము అధిగమించినదేయున్నది. విచక్షణ డిఫరెన్షియేషన్ ఎద్దానిచే నిర్వర్తించబడుతోందో అట్టి మహత్తు అని చెప్పబడే జీవాత్మ బుద్ధికి ఆవల ఉన్నది. మహత్స్వరూపుడగు జీవాత్మకు బుద్ధి ఉపకరణము. మహతః పరం అవ్యక్తం, దాట్ విచ్ ఇస్ ఎగ్జిబిటింగ్ ద సెన్స్ ఆఫ్ ఇండివిడ్యువల్ సెల్ఫ్ వయలేట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాన్ ఎగ్జిబిటివ్. జీవాత్మ అనబడే మహత్తు కంటే అతీతము ఉత్కృష్టము ఏది? ఏదైతే తాను ఇంద్రియాదులకు విషయమే కాకుండా అంతకుముందే ఉండి అవ్యక్త స్వరూపమే, ఇంద్రియ విషయములకు అనుభవరూపమైన ఈ జీవుని స్వకీయ ప్రదర్శనముగా కలిగి ఉన్నదో, అట్టి అవ్యక్తము ఉత్కృష్టమైనది. ఈ జీవుని వ్యక్తరూపం ఈ శరీరం. భావాలు, అనుభవాలు, అనుభూతుల రూపంగా కనిపించేది కూడా వ్యక్తరూపమే. బుద్ధి, చిత్తము, అహంకారము రూపంగా కనిపించేది కూడా జీవుని వ్యక్తరూపం. ఈ దేహమనోబుద్ధి చిత్తహంకారాలన్నీ తనవిగా ధరిస్తూ తాను మాత్రం వాటి యందుగాని వాటి చేతగాని పరిమితము కాక కాని వాటినన్నిటినీ తానే వ్యక్తీకరిస్తోందో అది అవ్యక్తం. వ్యక్తీకరించబడుచున్న సర్వ విషయముల కంటే కూడా తానుగా ఉంటూ వ్యక్తీకరిస్తున్నప్పటి తత్వము ఉత్కృష్టమైనదే కదా. ఆ వ్యక్తీకరిస్తున్న తాను, అవ్యక్తంగా ఉంటున్న రూపము ఈ జీవుని ఉన్నతోన్నత రూపం. అవ్యక్తము యొక్క వ్యక్తీకరణమే జీవాత్మ. అవ్యక్తాత్ పురుషం పరః అల్పర్వేడింగ్ అండ్ యూనివర్సలీ ప్రెజెంట్ సెల్ఫ్. ఈ జీవునికి అట్టి అవ్యక్తము కంటే కూడా సర్వోత్కృష్టమైన మరొక రూపం ఉన్నది. అట్టి మహత్తర అవ్యక్తాతీత రూపమును పురుషుడు అంటారు. జాగ్రత్ స్వప్న సుషుప్తులలో ప్రదర్శనమగుచున్న సమస్తము తన పురుషకారమే అయి ఉన్న తత్వం పురుషుడు. ఈ సమస్తము మమాత్మానంద ప్రదర్శనమే అను పురుషకారము కలిగియున్నవాడే పురుషుడు లేక పరమపురుషుడు. కటుపనిషద్దృశ్యానుభవం. ఏదైతే ద్రష్ట దృశ్యములను తనయందు ధరిస్తూ సర్వ తదితర రూపములు తానే అయి తనచే దర్శించబడే సర్వ దృశ్య జడ చేతనములందు అంతర్లీనమే, ఇదంతా స్వస్వరూపముగా సర్వదా తానేగా కలిగియున్నదేయున్నదో అదియే పురుషుడు. తనచే కల్పించబడిన దానియందు తానే మౌనంగా ప్రవేశించి తన రూపమును తానే తదితర సర్వజీవులుగా, సర్వలోకములుగా, సర్వతత్వములుగా పొందుచున్నదో అట్టి ఈ జీవుని యొక్క సర్వోత్కృష్ట రూపమే పురుషరూపం. ఇదియే సమస్తము నేనన నేను. పురుషాన్న పరః కించిత్ సా కాష్ట సా పరాగతిః. దృశ్యముగా పొందబడుచున్న సమస్త ప్రదర్శన రూపము తానే అయినట్టి ఒకానొక సర్వాంతర్యామిత్వమగు తత్వరూపము ఈ జీవునికి ఉన్నది. ఆ తన సర్వాంతర్యామిత్వమే పరమపురుషుడు అని చెప్పబడుతోంది. అదియే ప్రతిజీవుని పరమావధి. అదియే చరమగమ్యం. ఆ తరువాత అటుపై మరింకేమీ లేదు. అద్దాని అనునిత్యానుభవమే కేవల్యము అనబడుచున్నది. స్లో ఏష సర్వేషు భూతేషు గూఢో ఆత్మాన ప్రకాశతే దృశ్యతే తు అగిరయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి ఓ నచికేత. ఈ జీవుడు సర్వదృశ్యమునకు ఆధారమైన తన పరమపురుష రూపాన్ని ఏమరచి నేను ఈ దేహాన్ని, చచ్చేవాడిని, పుట్టేవాడిని అనే భ్రమను తనకు తానే కల్పించుకుని అద్దానియందు పడరాని పాట్లన్నీ పడుతున్నాడు. ఆహా! ప్రతి జీవునిలోనూ ఈ సర్వాత్మక ప్రభావ సహితమైన పరమపురుషరూపం వెంటనంటియుండి కూడా బుద్ధికి ప్రకాశం కావటంలేదే. ఇట్ ఈస్ సైలెంట్లీ అండ్ సీక్రెట్లీ అకంపనింగ్ ఎవ్రీబడీ వైల్ పీపుల్ ఆర్ ఆఫెన్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఇట్. ఈ జీవునికి తన యొక్క సర్వాంతర్యామి రూపమతి నిర్మలము స్తీక్షణము అయిన బుద్ధికి మాత్రమే సాక్షాత్కరించగలదు. స్వకీయ బుద్ధియే దేహ మనోబుద్ధి చిత్త అహంకారాలే నేను అనే అల్పత్వమును ఆహ్వానించి తన విస్తరణను పరిమితం చేసుకుంటోంది. అట్టి ఆ బుద్ధి యొక్క సూక్ష్మదర్శననిసిత పరిశీలనచే నిర్మలత్వము చేయి జీవునికి తన సర్వాంతర్యామిత్వం అనుభూతమవుతోంది. కాబట్టి నచికేత, నీవు నీ యొక్క సర్వాంతర్యామిత్వమును అనుభూతపరిచే పరమపురుష రూపం నిర్మలమైన సునిశ్చితమైన బుద్ధి అవగాహన తో సుస్పష్టం చేసుకుంటే చాలు, అంతా నీకే సువిదితమవుతుంది. స్వప్నద్రష్ట తన భావనారూపమునే స్వప్నంలో అనేక వస్తువులు నిర్మిస్తున్నట్లుగా ఈ జాగ్రత్ ద్రష్ట కూడా తనకు అనుభవమయ్యేదంతా తానే అయి సర్వమునందు మునుముందుగానే సర్వదా వేంచేసియున్నాడు. తన భావనారూపమే తాను జగత్తుగా పొందుచున్నాడు. నచికేతుడు, హే జగద్గురు, అట్టి పరమపురుష స్వరూపం మాకు అనుభవమయ్యే ఉపాయం చెప్పండి. వాక్కు, మనస్సు, నానాత్మా మహత్ శాంతాత్మ. శ్రీ యమధర్మరాజు జీవితము అనే ఈ మహత్తరమైన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి అనే ఆశయం మొట్టమొదట కలిగి ఉండాలి సుమా. అప్పుడిక సంసిద్ధుడవే ప్రయత్నశీలుడవే ఉంటే అట్టి సర్వాంతర్యామి స్వరూపం అవగతం, సుస్పష్టం, అనుభూతం కావటానికి మార్గం విను. ఉత్తమ సాధకుడైన ప్రాజ్ఞుడు ఇంద్రియ గోళములను ఇంద్రియార్థములలో ఏకము చేయుచున్నాడు. వాక్, దృశ్య, స్పర్శాది ఇంద్రియ విషయాలన్నీ అధిగమించి ఇదంతా మనస్సు యొక్క చర్యలే కదా. కనుక వీటికి ఆధారమైన మనస్సును పట్టుకుంటాను అని నిర్ణయించుకుంటున్నాడు. ఈ జగత్ విషయాలన్నీ ఆలోచనలకు మూలస్థానమైన మనస్సులో లయము చేయుచున్నాడు. అట్టి మనస్సు, థాట్, ఫీలింగ్ ఎక్కడి నుండి బయలుదేరుతోంది? బుద్ధి, లాజిక్ అనబడే జ్ఞానాత్మలో నుంచి. యుక్తాయుక్త నిర్ణయాత్మకము విచక్షణా జ్ఞానరూపముయే జ్ఞానాత్మ. కనుక ఈ మనస్సును ఒకనొక అంతర్విభాగంగా అర్థం చేసుకుంటూ మనస్సును జ్ఞానాత్మలో లయింపజేస్తున్నాడు. ఇప్పుడు ఇక విచక్షణా జ్ఞానరూపమైన బుద్ధి లేక జ్ఞానాత్మ ఎందులోనుంచి బయల్వెడలుతోంది? జీవాత్మలో జీవించాలనే అభిమానము గలవాణి నుండి. కనుక జ్ఞానాత్మను, బుద్ధిని జీవాత్మ యొక్క ప్రతిరూపంగా గమనించి అద్దానిని మహత్తు అనబడే జీవాత్మలో లయం చేసివేస్తున్నాడు. మరి ఈ మహాన్ ఆత్మ అనబడే జీవాత్మ ఎందులోనుంచి బయల్వెడలుతోంది? సర్వాత్మ స్వరూపమగు శాంతాత్మ నుండి. తరంగాలు అనేక ఆకారాలు, కదలికలు, సంయోగ వియోగాలు పొందుచుండవచ్చుగాక. కాని జలం సర్వదా యథాతథం కదా. తరంగాలన్నీ జలంలోనే, జలమునకు అభేదమే ఉన్నాయి కదా. అట్లాగే ఈ జీవాత్మత్వాన్ని పరమప్రశాంతమగు శాంతాత్మ యొక్క అభేదరూపంగా గమనించి తద్వారా జీవాత్మత్వమును శాంతాత్మత్వమునందు లయం చేస్తున్నాడు. శాంతాత్మ జలము, జీవాత్మ మహత్తు తరంగము. ఓ నచికేత, ఎప్పుడైతే ఈ జీవాత్మతత్వము శాంతాత్మత్వములో లయం అవుతుందో అప్పుడీ జీవుడు సర్వ రుగ్మతలకు, మనోవేదనలకు ఆవలితీరం, ది అదర్ ఎండ్ చేరుచున్నాడు. అట్టి ఆశయం సిద్ధింపజేసుకోవటమే జీవుని యొక్క పరమగమ్యం. అందుకు ఈ మానవ జీవితం మహత్తరమైన అవకాశం. కనుక ఓ బాలక, ప్రియ నచికేత, లే, అజ్ఞాన నిద్ర నుండి మెలకువ తెచ్చుకో. అట్టి ప్రశాంతాత్మత్వము లేక అఖండాత్మత్వము, అ ట్రాన్స్ఫార్మేషన్ ఫ్రమ్ సెన్స్ ఆఫ్ ఇండివిడ్యువల్ సెల్ఫ్ టు ద యూనివర్సలీ ఆల్ ప్రెజెంట్ ఆల్ పర్వేడింగ్ సెల్ఫ్ సిద్ధించుకోవటానికి సంసిద్ధపడు. అతి జాగరూకుడవే ఉండు. ఉత్తిష్ట, జాగ్రత్త, ప్రాప్యవరాం నిబోధిత, అది సిద్ధించుకున్న మహనీయులు ఉన్నారు. వారి పాద పద్మములను ఆశ్రయించు. క్షురస్య ధారా నిశితా దురత్యయ దుర్గం పదం తత్ కవయో వదంతి, అది కత్తిమీద నడిచి వెళ్లటం వలె అతికుశలతతో నడువవలసిన మార్గం. అయితే శాశ్వతమైన శాంతి పొందటానికి మహనీయుల బోధయే మార్గము, శరణ్యము అని విజ్ఞులు ఎలుగెత్తి గానం చేస్తూ మనకు చెప్పుచున్నారు సుమా. శాంతాత్మత్వము యొక్క నిర్వచనం, ఈ జీవుని శాశ్వతానంద అఖండరూపమగు శాంతాత్మ ఎటువంటిది? విను, శబ్దములతో వివరించగలిగేది కాదు. అశబ్దం, అట్టి శాంతాత్మ యొక్క తత్వము సర్వవాక్యవర్ణనలకు అతీతం. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములలో ఈ ప్రపంచం ఉన్నది. శాంతాత్మయో వీటికి ఆవల ఉన్నది. పరం, అవ్యయమైనది. అద్దానికి మార్పు చేర్పులు లేవు. ఈ శరీరాదులకు, శబ్దాది తన్మాత్రలకు మొదలు చివర ఉన్నది కదా. అయితే శాంతాత్మ ఆద్యంతరహితమైనది, జీవాత్మ భావనకు కూడా అతీతమైనది, వ్యయము కానట్టిది. అవ్యయం, అదొక్కటే ధ్రువమైన స్థానం. దాట్ ఈజ్ ఓన్లీ సాలిడ్లీ కాన్స్టెంట్. తదితరమెనదంతా అధ్రువమే. ఆల్ ఎల్స్ ఈజ్ వేరియబుల్. అట్టి స్వస్వరూపమగు శాంతాత్మను సాక్షాత్కరించుకున్న జీవుడు మృత్యు ముఖం నుండి సర్వదా విడివడినవాడు అగుచున్నాడు. నేను దేహముతో పుట్టను, దేహముతో చావను అను అవగాహనతో సునిశ్చయుడే ఉంటున్నాడు. జగద్గురువగు యమధర్మరాజుల వారిచే ప్రవచించబడిన ఈ నాచికేతోపాఖ్యానంలో ఇప్పటిదాకా సూచించబడిన ఉపాఖ్యానాంతర్గత విశేషము బ్రహ్మీస్థితియే ఆశయముగా కలిగియున్నది. ఇది విచారణ చేసి అర్థం చేసుకుని హృదయస్థం చేసుకున్నవారు అనిర్వచనీయము, తెంపులేనిది అయినట్టి ఉత్తమోత్తమమైన ప్రయోజనము సిద్ధించుకునిచున్నారు. ఇది లోకములకు జీవులకు అనంత ప్రయోజనం ప్రసాదించుగాక అని అనుశాసనము.